జాగతేద్యోర్జోజాగతి ఈశ్వర ఈశ్వరోరుంధే వావరుంధ ఈశ్వర ఈశ్వర ఈశ్వరోరుంధేర్న ఈశ్వరో వై వా ఈశ్వరోరుంధేర్న ఈశ్వరో వై ఈశ్వరో వై వా ఈశ్వర ఈశ్వరో వా ఏష వా ఈశ్వర ఈశ్వరో వా ఏష పరాంగ్ పరాంగేష వై వా ఏష పరాంగ్ పరాంగేష వై వా ఏష పరాంగ్ పరాంగ్ ఏష ఏష పరాంగ్ ప్రదఘ ప్రదఘ పరాంగ్ ప్రదఘ ప్రదఘ పరాంగ్ పరాంగ్ ప్రదఘోయోయ ప్రదఘ పరాంగ్ పరాంగ్ ప్రదఘోయ ప్రదఘోయోయ ప్రదఘ ప్రదఘోయో విష్ణుక్రమాన్ విష్ణుక్రమాయ ప్రదఘ ప్రదఘోయో విష్ణుక్రమాన్ ప్రదఘ ఇతి ప్రదఘ విష్ణుక్రమాన్ విష్ణుక్రమాన్ యోయో విష్ణుక్రమాన్ క్రమదే క్రమదే విష్ణుక్రమాన్ యోయో విష్ణుక్రమాన్ క్రమదే క్రమాన్ క్రమతే క్రమతే విష్ణుక్రమాన్ విష్ణుక్రమాన్ క్రమతే చతసృభిశ్చతసృభిః క్రమతే విష్ణుక్రమాన్ విష్ణుక్రమాన్ క్రమతే చతసృభిః విష్ణుక్రమానితి విష్ణుక్రమాన్ క్రమతే చతసృభిశ్చతసృభిః క్రమతే క్రమతే చతసృభిరా చతసృభిః క్రమతే క్రమతే చతసృభిరా చతసృభిరా చతసృభిశ్చతసృభిరా వత్తదే వత్తద ఆ చతసృభిశ్చతసృభిరా వత్తదే చతుర్భిరితి చతసృభిః ఆవత్తదే వత్తద ఆవర్తనే చత్వారి చత్వారి వత్తద ఆవర్తనే చత్వారి చత్వారి చత్వారి వర్తతే వర్తతే చత్వారి ఛందాగూచి ఛందాగూచి చత్వారి వర్తతే వర్తతే చత్వారి ఛందాగూచి చత్వారి ఛందాగూచి ఛందాగూచి చత్వారి చత్వారి ఛందాగూచి ఛందాగూచి ఛందాగూచి ఛందాగూచి ఖలు ఖలు ఛందాగూచి ఛందాగూచి ఖలు వై వై ఖలు ఛందాగూచి ఛందాగూచి ఖలు వై వై వై ఖలు ఖలు వా అగ్నేరగ్నేర్వై ఖలు ఖలు వా అగ్నే అగ్నేరగ్నేర్వై వా అగ్నే ప్రియా ప్రియాగ్నేర్వై వా అగ్నే ప్రియా ప్రియా ప్రియాగ్నేరగ్నే ప్రియాతనోస్తనో ప్రియాగ్నేరగ్నే ప్రియాతనో ప్రియాతనోస్తనో ప్రియా ప్రియాతనో ప్రియాం ప్రియాంతనో ప్రియా ప్రియాతనో ప్రియా ప్రియాం ప్రియాంతనోస్తనో ప్రియామేవైవ ప్రియాంతనోస్తనో ప్రియామేవా ప్రియామేవైవ ప్రియాం ప్రియామేవాస్యైవ ప్రియాం ప్రియామేవాస్యైవైవాస్యతనువంతనువమస్యైవైవాస్యతనువం వర్తతే దక్షిణా దక్షిణా పర్యావర్తతే దక్షిణా వర్తతే దక్షిణా దక్షిణా పర్యావర్తతే పర్యావర్తతే దక్షిణా పర్యావర్తతే పర్యావర్తతే దక్షిణా పర్యావర్తతే పర్యావర్తతే పర్యావర్తత ఇది పరి ఆవర్తతే పర్యావర్తతే పర్యావర్తతే దక్షిణా దక్షిణా పర్యావర్తతే స్వగస్వం పర్యావర్తతే దక్షిణా దక్షిణా పర్యావర్తతే స్వం పర్యావర్తతే స్వగస్వం పర్యావర్తతే పర్యావర్తతే స్వమేవైవ స్వం పర్యావర్తతే పర్యావర్తతే స్వమేవ పర్యావర్తత ఇది పరి ఆవర్తతే స్వమేవైవ స్వగస్వమేవ వీర్యం వీర్యమేవ స్వగస్వమేవ వీర్యం వీర్యమన్వను వీర్యం వీర్యమను పర్యావర్తతే పర్యావర్తతేను వీర్యం వీర్యమను పర్యావర్తతే పర్యావర్తతే తస్మాత్ పర్యావర్తతే పర్యావర్తతే తస్మాత్ దక్షిణో దక్షిణస్తస్మాత్ పర్యావర్తతే పర్యావర్తతే తస్మాత్ దక్షిణ పర్యావర్తత ఇది పరి ఆవర్తతే తస్మాత్ దక్షిణో దక్షిణస్తస్మాత్ తస్మాత్ దక్షిణోర్ధ దక్షిణస్తస్మాత్ తస్మాత్ దక్షిణోర్ధ దక్షిణోర్ధ దక్షిణోర్ధ ఆత్మన ఆత్మనోర్ధో దక్షిణో దక్షిణోర్ధ ఆత్మన ఆత్మన ఆత్మనోర్ధోర్ధ ఆత్మనో వీర్యావత్తరో వీర్యావత్త ఆత్మనోర్ధోర్ధ ఆత్మనో వీర్యావత్త ఆత్మన వీర్యావత్తరో వీర్యావత్తర ఆత్మన ఆత్మనో వీర్యావత్తరోథో వీర్యావత్తర ఆత్మన ఆత్మనో వీర్యావత్తరోథో వీర్యావత్తరోథో అథో వీర్యావత్తరో వీర్యావత్తరోథో ఆదిత్యస్యాదిత్యస్యాథో వీర్యావత్తరో వీర్యావత్తరోథో ఆదిత్యస్యావత్తర ఇతి వీర్యావత్తరో ఆదిత్యస్యాదిత్యస్యాథో అథో ఆదిత్యస్యైవాదిత్యస్యాథో అథో ఆదిత్యస్యైవాథో ఆదిత్యస్యైవాదిత్యస్యాదిత్యస్యైవావృతమావృతమేవాదిత్యస్యాదిత్యస్యైవావృతం ఆవృతమన్వన్వృతమావృతమను పర్యావర్తతే పర్యావర్తతేన్వృతమావృతమను పర్యావర్తతేమిత్యామృతం ఆత్మానమాత్మానమాహాత్మానమేవైవాత్మానమాహాత్మానమేవా మనసా మనసా తమ్ మనసా ధ్యాన్మనసా తమ్ ఛందసే ఛందసా సోమేన స్తోమేన స్తోమేన దాతి దాతి స్తోమేన వై వై స్తోమేన దాతి దాతి స్తోమేన వై స్తోమేన వై వై స్తోమేన స్తోమేన వై దేవా దేవా వై స్తోమేన స్తోమేన వై దేవా దేవా వై వై దేవా అస్మిన్ అస్మిన్ దేవా వై వై దేవా అస్మిన్ దేవా అస్మిన్ అస్మిన్ దేవా దేవా అస్మిన్ లోకే లోకే అస్మిన్ దేవా దేవా అస్మిన్ లోకే లోకే అస్మిన్ అస్మిన్ లోక ఆక్తువన్ లోకే అస్మిన్ అస్మిన్ లోక ఆక్తువన్ లోక ఆక్తువన్ ఆక్తువన్ లోకే లోక ఆక్తువన్ ఛందో భిచ్ఛందో విరాక్తువన్ లోకే లోక ఆక్తువన్ ఛందో భిహి ఆక్తువన్ ఛందో భిచ్ఛందో విరాక్తువన్ ఆక్తువన్ ఛందో విరముష్మిన్ నముష్మిన్ ఛందో విరాత్మవన్నాత్మవన్ ఛందోరముష్మిన్ ఛందోరముష్మిన్ నముష్మిన్ ఛందో భిచ్ఛందోరముష్మిన్ సోమస్యోమస్యాముష్మిన్ ఛందోరముష్మిన్ సోమస్యముష్మిన్ సోమస్యోమస్యాముష్మిన్ స్తోమస్యేవస్తోమస్యాముష్మిన్ నముష్మిన్ స్తోమస్యేవ ఖలు కల్విరేవ ఖలు వై వై కల్విరేవ ఖలు వై ఖలు వా ఏతదేతద్వై ఖలు ఖలు ఏతద్రూపకో రూపమేతద్వై వా ఏతద్రూపం రూపకో రూపమేతదేతద్రూపం సప్రయద్వాత్సప్రేణ వాత్సప్రేణ యద్వాత్సప్రమిత్సప్రేణ వాత్సప్రేణ యద్వాత్సప్రేణోపదిష్టదే వాత్సప్రేణ యద్వాత్సప్రేణోపదిష్టదే ప్రేణోపదిష్టత ఉపదిష్టదే వాత్సప్రేణ వాత్సప్రేణోపదిష్టత ఇమమిమోపదిష్టదే వాత్సప్రేణ వాత్సప్రేణోపదిష్టత ఇమం వాత్సప్రేణేది వాత్సప్రేణ ఉపదిష్టత ఇమమిమోపదిష్టత ఉపదిష్టత ఇమమేవైవేమముపదిష్టత ఉపదిష్టత ఇమమేవాపదిష్టత ఇత్యుపతిష్టతేవైవేమమిమమేవ తేన తేనైవేమమిమమేవ తేన తేన తేనైవ తేన లోకం లోకం తేనైవ తేన లోకం తేన లోకం లోకం తేన తేన లోకమభ్యభిలోకం తేన తేన లోకమభి లోకమభ్యభిలోకం లోకమభిజయతిభిలోకం లోకమభిజయతి జయతి జయత్యభిజయతి జయతి జయతి విష్ణు ప్రమాణు విష్ణు ప్రమాణు యజ్జయతి జయతి యద్విష్ణు ప్రమాణు విష్ణు ప్రమాణు విష్ణు ప్రమాణు యజ్ఞష్ణు క్రమాన్ క్రమతే క్రమతే విష్ణు ప్రమాణు యజ్ఞష్ణు క్రమాన్ క్రమతే విష్ణు క్రమాన్ క్రమతే క్రమతే విష్ణు క్రమాను విష్ణు క్రమాన్ క్రమదేవం అముం క్రమదే విష్ణు క్రమాను విష్ణు క్రమాన్ క్రమదేవం క్రమానికి విష్ణు క్రమాన్ క్రమదేవం అముం క్రమదే క్రమదేవమేవైవాముం క్రమదే క్రమదేవమేవైవాముమేవతైస్తైరేవాముమేవతైస్తైరేవైవతైర్లోకం లోకం తైరేవైవతైర్లోకం తైర్లోకం లోకం తైస్తైర్లోకమభ్యభిలోకం తైస్తైర్లోకమభి లోకమభ్యభిలోకం లోకమభిజయతిలోకం లోకమభిజయతి జయత్యభ్యభిజయతి ఉపతిష్టతే తస్మాత్ యోగేన్యాసామన్యాసాం యోగే తస్మాత్ యోగేన్ యక్ష్మస్యే దీత్య యక్ష్మస్యే దివా వా వే యక్ష్మత్యాక్ష్మత్యేతి వా వై తదేతద్వా వైతదాహ హైతద్వా వైతదాహ ప్రాహ ప్రదాతారం ప్రదాతారం ప్రాహ ప్రదాతారం ప్రదాతారం దారిశ దారిశ ప్రదాతారం ప్రదాతారం దారిశ ఊర్జమూర్జం దారిశ ప్రదాతారం ప్రదాతారం దారిశ ఊర్జం ప్రదాతారమితి ప్రదాతారం దారిశమోర్జం దారిశస్తారిశమోర్జం నోనూర్జం దారిశస్తారిశమోర్జం నోనూర్జమూర్జం నోధేహి నో నోధేహి ద్యుపదే ద్యుపదే చతుష్పదే చతుష్పదే ద్యుపదే ద్యుపదే చతుష్పద ఇది చతుష్పదే ద్యుపదే ద్యుపదే చతుష్పద ఇది చతుష్పద ఇది చతుష్పదే చతుష్పద ఇత్యాహ హేది చతుష్పదే చతుష్పద ఇత్యాహ ఇత్యాహ హేది ఇత్యాహ శిషమాశిషమా హేది ఇత్యాహ శిషం ఆశిషమే వైవాశిషమాశిషమే వైతామేతామే వాశిషమాశిషమే వైతామిషమిత్యాశిషం మేతమే వై వైతమైతమే వై విశ్వే త్వా విశ్వే దేవా దేవా విశ్వే త్వా త్వా విశ్వే దేవా ఇది దేవా దేవా ఇత్యాహ హేతి దేవా దేవా ఇత్యాహ హేదీత్యాహ ప్రాణ ప్రాణ ఆహేదీత్యాహ ప్రాణ ప్రాణ ప్రాణ ఆహ ప్రాణ వై వై ప్రాణ ఆహ ప్రాణ వై వై వై ప్రాణ ప్రాణ వై విశ్వే విశ్వే వై ప్రాణ ప్రాణ వై విశ్వే ప్రాణ ఇది ప్రాణ విశ్వే విశ్వే వై వై విశ్వే దేవా దేవా విశ్వే వై వై విశ్వే దేవా విశ్వే దేవా దేవా విశ్వే విశ్వే దేవా ప్రాణై ప్రాణైర్దేవా విశ్వే విశ్వే దేవా ప్రాణై ప్రాణై ప్రాణైర్దేవా దేవా ప్రాణైరేవైవ ప్రాణైర్దేవా దేవా ప్రాణైరేవా ప్రాణైరేవైవ ప్రాణై ప్రాణైరేవైనమేనమే ప్రాణై ప్రాణైరేవైనం ప్రాణైరితి వై వై నముదే నమే వై వై నముదే నముద్యక్షతే అగ్నే భరంతు భరంతగ్నే భరంతు సిద్ధిర్భరంతగ్నే భరంతు సిద్ధిభిః ఏవైనమేనమేవైనం ఏనం చిత్తాయ చిత్తాయై నమేనం చిత్తాయోద్యక్షత ఉద్యక్షతే చిత్తాయై నమేనం చిత్తాయోద్యక్షతేనోద్యక్షతే ఉద్యక్షతే తేనైవ తేనోద్యక్షత ఉద్యక్షతే తేనైవ యక్షత ఇత్యుత్ తేనైవ తేన

సమిధా సమిధాగ్నిం తు వచ్యత ృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రతిృభ్రత పునఃపునరోర్జా సహ సహోర్జా పునఃపునరోర్జా సహోర్జా సహోర్జోర్జ తిష్టతే తిష్టతే తస్మాత్ యథాస్థానం యథాస్థానం తస్మాత్ తిష్టతే తిష్టతేస్మాత్స్థానం యథాస్థానం యథాస్థానం తస్మాత్ అనామృతమనామృతమస్యా

వైశ్వానరమవృంధే రుంధేవ వైశ్వానరం వైశ్వానరమవృంధేవృంధేవృందూషాన్ వృంధే వృంధూషాన్ వృంధే వృంధూషాన్ని నివపతి యజ్ఞయమాసీదాసీత్ యజ్ఞయమాసీదాసీత్ అగ్నేరేవైవాగ్నేరక్నేరేవైతేనైతేనైవాగ్నేరక్నేరేవైతేనైతేనైవైవైతేన ప్రియం ప్రియమేతేనైవై వైదేన ప్రియం ప్రియమేతేనైతేన ప్రియం ధామ ధామ ప్రియమేతేనైతేన ప్రియం ధామ ప్రియం ప్రియం ధామ ధామ ధామ వరుంధే రుంధే వధామ ధామ వరుంధే రుంధే ఛందోభి రుంధే రుంధే ఛందోభిర్వై వై ఛందోభిరుంధే రుంధే ఛందోభిర్వై సమీచీ వైతే దిశో దిశస్తే వై వైతే దిశ దిశో దృగుంహన్ దృగుంహన్ దిశస్తే దిశో దృగుంహన్ దిశో దృగుంహన్ దిశో దిశో దృగుంహన్ యద్యత దృగుంహన్ దిశో దిశో దృగుంహన్ యద్వే పురస్తాత్ పురస్తాద్ యద్యే పురస్తాత్ సమీచీ సమీచీ ఉపదధాది ద్వే ద్వే ఉపదధాది సమీచీ ఉపదధాది ద్వే ఉపదధాదిత్యే పశ్చాత్ పశ్చాద్వే ఉపదధాదిత్యే పశ్చాద్వే పశ్చాత్ పశ్చాద్వే ద్వే పశ్చాత్ సమీచి సమీచి పశ్చాద్వే ద్వే పశ్చాత్ సమీచి పశ్చాత్ సమీచి సమీచి పశ్చాత్ పశ్చాత్ సమీచి దిశాం దిశాగు సమీచి పశ్చాత్ పశ్చాత్ సమీచి దిశా దిశాం దిశా సమీచీ సమీచీ దిశాం విధత్తి విధత్తి దిశాగు సమీచీ సమీచీ దిశాం విధత్తి సమీచీ సమీచీ విధత్తి విధత్తి దిశాం దిశాం విధత్తి అథో అథో విధత్తి దిశాం దిశాం విధత్యా అథో విధత్యా అథో అథో విధత్తి విధత్యా అథో పశవః పశవోథో విధత్తి విధత్యా అథో పశవః అథో పశవః పశవోథో అథో పశవో వై వై పశవోథో అథో పశవో వై పశవో వై వై పశవః పశవో వై ఛందాగోసి ఛందాగోసి వై పశవః పశవో వై ఛందాగోసి ఛందాగోసి పశూన్ పశూన్ ఛందాగోసి పశూ ఛందాగోసి పశూన్ పశూన్ ఛందాగోసి ఛందాగోసి పశూనేవా పశూన్ ఏవాస్మాస్మాైవాస్మై సమీచ సమీచోస్మాైవాస్మై సమీచ సమీచో దధాతి దధాతి సమీచో సమీచో దధాతి సమీచ సమీచో దధాత్యష్టావరుషౌ దధాతి అష్టావష్టావుప దధాతి దధాత్యువాష్టావష్టావుప దధాతి దధాత్యష్టాక్షరాష్టాక్షరా దధాత్యు బోప దధాత్యష్టాక్షరాష్టాక్షరా గాయత్రీ గాయత్ర్యష్టాక్షరా దధాతి దధాత్యష్టాక్షరా గాయత్రీ అక్షరా గాయత్రీ గాయత్ర్యష్టాక్షరాష్టాక్షరా గాయత్రీ గాయత్రో గాయత్రో గాయత్ర్యష్టాక్షరాష్టాక్షరా గాయత్రీ గాయత్ర అష్టాక్షరేత్యష్టాక్షరాయత్రీ గాయత్రో గాయత్రో గాయత్రీ గాయత్రీ గాయత్రో గాయత్రో గాయత్రీ గాయత్రీ గాయత్రో గాయత్రో గాయత్రో గాయత్రో నిర్యావాయత్రో గాయత్రో అక్షరాష్టాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షర లోకగోసు వర్గగోసు వర్గం లోకమంజసామితి సువహగం లోకమంజసాంజసా లోకం లోకమంజసా వేద వేదాంజసా లోకం లోకమంజసా వేద వేదాంజసాంజసా వేద సువర్గస్ వేదాంజసాంజసా వేద సువర్గస్ వేద సువర్గస్ వేద వేద సువర్గస్ లోకస్ లోకస్ సువర్గస్ వేద వేద సువర్గస్ లోకస్ లోకస్ సువర్గస్ సువర్గస్ లోకస్ ప్రజ్ఞా త్రయోదశ ప్రజ్ఞాత్యయోదశ లోకం వృణాలోకం వృణాత్రయోదశ ప్రజ్ఞాత్యే ప్రజ్ఞాత్యే త్రయోదశ లోకం వృణాత్యాది ప్రజ్ఞాత్యై త్రయోదశ లోకం వృణాలోకం వృణాస్త్రయోదశ త్రయోదశ లోకం వృణా ఉపోభలోకం వృణాస్త్రయోదశ త్రయోదశ లోకం వృణా ఉపాదశేత్రయం వృణా ఉపోభలోకం వృణాలోకం వృణా ఉపదధాతి దాచుభలోకం వృణాలోకం వృణా ఉపదధాతి లోకం ధాత్యుపోపదధాత్యేక విగుంశతిరేక విగుంశదద్దధాత్యుపోపదధాత్యేక విగుంశతిః ఏక విగుంశతిః సకౌసమేక విగుంశతిరేక విగుంశతిః సంపద్యంతే పద్యంతే తమేక విగుంశతిః ఏక విగుంశతిః సంపద్యంతే సంపద్యంతే పద్యంతే సగం సంపద్యంతే ప్రతిష్టా ప్రతిష్టా పద్యంతే సగం సంపద్యంతే ప్రతిష్టా ప్రతిష్టా ప్రతిష్టా పద్యంతే పద్యంతే ప్రతిష్టా వై వై ప్రతిష్టా పద్యంతే పద్యంతే ప్రతిష్టా వై ప్రతిష్టా వై వై ప్రతిష్టా ప్రతిష్టా వా ఏక విగుంశ ఏక విగుంశో వై ప్రతిష్టా ప్రతిష్టా వా ఏక విగుంశ ప్రతిష్టా ఏక విగుంశ ఏక విగుంశో వై వా ఏక విగుంశ ప్రతిష్టా ప్రతిష్టైక విగుంశో వై వా ఏక విగుంశ ప్రతిష్టా విగుంశ ప్రతిష్టా ప్రతిష్టైక విగుంశ ఏక విగుంశ ఏం వేద వేదైవమేవం వేద పంచచితీకం పంచచితీకం వేద దైవమేవం వేద పంచచితీకం వేద పంచచితీకం పంచచితీకం వేద వేద పంచచితీకం జన్వేద జన్వేద పంచచితీకం వేద వేద పంచచితీకం జన్వేద పంచచితీకం జన్వేద జన్వేద పంచచితీకం పంచచితీకం జన్వేద ప్రథమం ప్రథమం జన్వేద పంచచితీకం పంచచితీకం జన్వేద ప్రథమం పంచచితీకమితి పంచ చితీకం జన్వేద ప్రథమం ప్రథమం జన్వేద జన్వేద ప్రథమం చన్ బాణచన్ బాణ ప్రథమం జన్వేద జన్వేద ప్రథమం చన్ బాణ జన్ బాణశ్చన్ బాణ ప్రథమం ప్రథమం జన్ బాణ పాంత పాంతశ్చన్ బాణ ప్రథమం ప్రథమం జన్ బాణ పాంత చన్ బాణ పాంక పాంతశ్చన్ బాణశ్చన్ బాణ పాంకో యజ్ఞో యజ్ఞ పాంకశ్చన్ బాణశ్చన్ బాణ పాంకో యజ్ఞ యజ్ఞో యజ్ఞ పాంత పాంకో యజ్ఞ పాంత పాంక యజ్ఞ పాంత పాంత యజ్ఞ పాంత యజ్ఞ పాంత యజ్ఞో యజ్ఞ పాంత పశవ పశవ పాంత యజ్ఞో యజ్ఞ పాంత పశవ పశవ పశవ పాంత పాంత పశవో యజ్ఞం యజ్ఞం పశవ పాంత పాంత పశవో యజ్ఞం పశవో యజ్ఞం యజ్ఞం పశవ పశవో యజ్ఞమేవ యజ్ఞం పశవ పశవో యజ్ఞమేవ యజ్ఞమేవ యజ్ఞమేవ పశూన్ పశూనేవ యజ్ఞమేవ పశూన్ పశూనేవ పశూనవ పశూనేవ పశూన పశూన్ పశూనవృంధే రుంధే వృంధే త్రిచిదీకం త్రిచిదీకగో రుంధే వృంధే త్రిచిదీకం త్రిచిదీకం జన్వేద జన్వేద త్రిచిదీకం త్రిచిదీకం జన్వేద ద్విదీయం ద్విదీయం జన్వేద త్రిచిదీకం త్రిచిదీకం జన్వేద ద్విదీయం త్రిచిదీకమితి త్రిచిదీకం జన్వేద ద్విదీయం ద్విదీయం జన్వేద జన్వేద ద్విదీయం జన్మానశ్చన్ బాణో ద్విదీయం జన్వేద జన్వేద ద్విదీయం జన్మాన ద్వితీయం జన్మానశ్చన్ బాణో ద్విదీయం ద్విదీయం జన్మానస్త్రయస్త్రయశ్చన్ బాణో ద్వితీయం ద్విదీయం జన్మానస్త్రయ జన్మానస్త్రయస్త్రయశ్చన్ బాణశ్చన్ బాణస్త్రయ ఇమ ఇమే త్రయశ్చన్ బాణశ్చన్ బాణస్త్రయ ఇమే ఇమ ఇమే త్రయస్త్రయ ఇమే లోకా లోకా ఇమే త్రయస్త్రయ ఇమే లోకా ఇమే లోకా లోకా ఇమ ఇమే లోకా ఏష్ లోకా ఇమ ఇమే లోకా ఏషు లోకా ఏష్ లోకేషు లోకేష్వే వైష్వేష్వేవ లోకేషు లోకేషు లోకేష్వే వైవ లోకేషు ప్రతి ప్రతి లోకేష్వే వైవ లోకేషు ప్రతి లోకేషు ప్రతి ప్రతి లోకేషు లోకేషు ప్రతిష్టతి తిష్టతి ప్రతి లోకేషు లోకేషు ప్రతిష్టతి తిష్టతి ప్రతి ప్రతిష్టత్యేక చితీకమేక చితీకం తిష్టతి ప్రతి ప్రతిష్టత్యేక చితీకం తిష్టత్యేక చితీకమేక చితీకం తిష్టతి తిష్టత్యేక చితీకం జిన్వీత జిన్వీతైక చితీకం తిష్టతి తిష్టత్యేక చితీకం జిన్వీతైక చితీకం జిన్వీత జిన్వీతైక చితీకమేక చితీకం జిన్వీత తృతీయం తృతీయం జిన్వీతైక చితీకమేక చితీకం జిన్వీత తృతీయం ఏకచిదీకమిత్యేకచిదీకం జిన్వేద తృతీయం తృతీయం జిన్వేద జిన్వేద తృతీయం జిన్వానశ్చన్ బాణస్ తృతీయం జిన్వేద జిన్వేద తృతీయం జిన్వాన తృతీయం జిన్వానశ్చన్ బాణస్ తృతీయం తృతీయం జిన్వాన ఏకథైకథా జిన్వానస్ తృతీయం తృతీయం జిన్వాన ఏకథా బాణ ఏకథైకథా జిన్వానశ్చన్ బాణ ఏకథా వైవా ఏకథా జిన్వానశ్చన్ బాణ ఏకథా వైవా ఏకథైకథా వై సువర్గ సువర్గో వా ఏకథైకథా వైసు వర్గ వైసు వర్గ సువర్గో వై వైసు వర్గో లోకో లోక సువర్గో వై వైసు వర్గో లోక లోకస్సువర్గస్సువర్గోక ఏకవృతైకవృతాలోకస్సువర్గస్సువర్గోక ఏకవృత సువర్గ ఇది సువర్గ ఏకవృతై కవృతాలోకో లోక ఏకవృతై వై వై కవృతాలోక ఏకవృతై ఏకవృతైవైకవృతైకవృతైవసువర్గగోసువర్గమేవైకవృతైకవృతైవసువర్గం లోకం లోకగోసువర్గమేవైవసువర్గం లోకం ప్రతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్ ద్విషాతే ద్విషాతే ఏతావేదో ద్విషాతే యో యో ద్విషాతే ఏతావేదో ద్విషాతే ద్విషాతే ద్విషాతే ద్విషాతే పురా పురా చ పురా పురా చ పురాగ్ని పురా చ పురాగ్ని పురాగ్నిర్యోగ్నిర్యోగ్నిర్యోగ్నిర్యోగ్నిర్యోఖాయా ముఖాయాఖాయాఖాయా పూసగోసముఖాయాఖాయాగోసం పూసగోసముఖాయాఖాయాగోసమితమితగోసముఖాయాఖాయాగోసమితం సమితమితగోసగోసమితమితీతగోసగోసమితమితి క్షయంతి దీక్షయంతి క్షయంతేతమేతందీక్షయంతి సతదీక్షయంతేతమేతందీక్షయంతి సహ నిరుత్యై నిరుత్యై తుషా యజ్జత్తుషా నిరుత్యై నిరృత్యైరుషాస్తుషా నిరృత్యై రూపం కృష్ణం కృష్ణగో రూపం నిరృత్యై రూపం కృష్ణం రూపం కృష్ణం కృష్ణగోరూపం కృష్ణగోరూపేణ రూపేణ కృష్ణగోరూపగోరూపం కృష్ణగోరూపేణ నిరవదయతే శక్యమభ్యుపోపాభ్యుపదధాది అంతరిహిత్యేమార్జయిత్వా పోపమార్జయిత్వా అంతరిహి ఉపతిష్టంతే మేధ్యత్వాయ మేధ్యత్వాయ తిష్టంత ఉపోపతిష్టందే మేధ్యత్వాయ మేధ్యత్వాయ గార్హవత్యం గార్హవత్యం మేధ్యత్వాయ మేధ్యత్వాయ గార్హవత్యముపోపగార్హవత్యం మేధ్యత్వాయ గార్హవత్యముపాయేతి మేధ్యాహవత్యముపోపగార్హవత్యం గార్హవత్యముపతిష్టందేష్టంత ఉపగార్హవత్యం గార్హవత్యముపతిష్టందే గార్హవత్యమితి గార్హవత్యం ఉపతిష్టందే తిష్టంత ఉపోపతిష్టందే నిర్వృతిలోకే నిర్వృతిలోకే తిష్టంత ఉపోపతిష్టందే నిర్వృతిలోకే నిర్వృతిలోకే నిర్వృతిలోక ఏవ చరిత్వాచరిత్వైవ నిర్వృతిలోకే నిర్వృతిలోక ఏవ చరిత్వాచరిత్వైవ చరిత్వా భూతా భూతాశ్చరిత్వైవ చరిత్వా భూతాశ్చరిత్రిత్రిత్రా భూతా దేవలోకం దేవలోకం భూతాశ్చరిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత పశుభిర్ పశుభిస్తమర్థయంతి సమర్థయంత్యర్థయంతిగోసమర్థయంతి పురుషమాత్రేణ వివిపురుషమాత్రేణ పురుషమాత్రేణ విమిమీతే మిమీతే విపురుషమాత్రేణ పురుషమాత్రేణ విమిమీతే మిమీతే విమిమీతే యజ్ఞేన యజ్ఞేన మిమీతే విమిమీతే యజ్ఞేన యజ్ఞేన వై వై యజ్ఞేన యజ్ఞేన వై పురుష పురుషో వై యజ్ఞేన యజ్ఞేన వై పురుష పురుష పురుషో వై వై పురుష సంమిత సంమిత పురుషో వై వై పురుష సంమిత పురుష సంమిత సంమిత పురుష పురుష సంమిత యజ్ఞపరుష యజ్ఞపరుష సంమిత పురుష పురుష సంమిత యజ్ఞపరుష సంమిత యజ్ఞపరుష యజ్ఞపరుష సంమిత సంమిత యజ్ఞపరుషైవ యజ్ఞపరుష సంమిత సంమిత యజ్ఞపరుషైవ సంమిత యజ్ఞపరుషైవ యజ్ఞపరుష యజ్ఞపరుషైవైనం యజ్ఞపరుషేతి యజ్ఞపరుషైవైనమేవైవైనం వివ్యేనమేనం విమిమీతే మిమీతే వ్యేనమేనం విమిమీతే మిమీతే జావాన్ జావాన్ మిమీతే మిమీతే జావాన్ పురుష పురుషో జావాన్ మిమీతే మిమీతే జావాన్ పురుష జావాన్ పురుష పురుషో జావాన్ జావాన్ పురుష ఊర్ధ్వబాహు పురుష పురుష ఊర్ధ్వబాహు స్థావాన్ తావాన్ ఊర్ధ్వబాహు పురుష పురుష ఊర్ధ్వబాహు స్థావాన్ ఊర్ధ్వబాహు స్థావాన్ తావాన్ ఊర్ధ్వబాహు స్థావాన్ భవతి భవతి తావాన్ ఊర్ధ్వబాహు ఊర్ధ్వబాహు స్థావాన్ భవతి ఊర్ధ్వబాహురిత్యోర్ధ్వా బాహు తావాన్ భవతి భవతి తావాన్ తావాన్ పురుషే వై వై పురుషే వీర్యం వీర్యం పురుషే వై వై పురుషే వీర్యం వీర్యం వీర్యేణ వీర్యం పురుషే వీర్యం వీర్యేణ వీర్యేణ వీర్యం వీర్యం వీర్యేణ వీర్యేణ వీర్యేణ వీర్యం వీర్యేణ వీర్యేణ వీర్యం వీర్యేణ వీర్యేణ వీర్యం వీర్యేణ వీర్యేణ వీర్యేణ వీర్యేణ వీర్యేణ వీర్యేణ వీర్యేణ వీర్యేణ వీర్యేణ వీర్యేణ వీర్యేణ వీర్యేణ వీర్యేణ వీర్యేణ వీర్యేణ వీర్యేణ వీర్యేణ వీర్యేణ వీర్యేణ వీర్యేణ వీర్యేణ వీర్యేణ వీర్యేణ వీర్యేణ వీర్యేణ వీర్యేణ వీర్యేణ వీర్యేణ వీర్యేణ వీర్యేణ వీర్యే మిమీతే మిమీతే భక్షీభవతి భవతి భక్షీ మిమీతే మిమీతే భక్షీభవతి భక్షీ భవతి భవతి భక్షీ భక్షీ భవతి నన భవతి భక్షీ భక్షీ భవతి నవతి నహి నవతి నహి నహి నక్ష్యో భక్షో హి నక్ష్య భక్ష పక్షోపక్షపతి అవక్షపతిపతిపక్షో భక్షపతి తుమరుహత్యరుహతి పతి పక్షో భక్షపతి తుమరుహతి రత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్నిరత్న

ేయమియమేవేయం వై వా ఇయమే వైవేయం వై వై వా ఇయమియం వా అగ్నేరగ్నేర్వా ఇయమియం వా అగ్నే వా అగ్నేరగ్నేర్వై వా అగ్నేరదిదాహ దదిదాహ అగ్నేర్వై వా అగ్నేరదిదాహ అగ్నేరదిదాహ దదిదాహ అగ్నేరగ్నేరదిదాహ దిభేద విభేదిదాహ అగ్నేరగ్నేరదిదాహ దిభేద అదిదాహ దిభేద విభేద దిదాహ దదిదాహ దిభేద్ సా విభేదతి దాహాదతి దాహాద విభేత్ సా విభేద విభేత్ సైతదేతత్ సా విభేద విభేత్ సైతత్ేతత్ిగుణం ద్విగుణమేతత్ిగుణం ఏతద్విగుణమేతదేతద్విగుణమవశ్యతమశ్యద్విగుణమేతదేతద్విగుణమవశ్యత ద్విగుణమవశ్యత్ృష్టం ఏతావంతో వై పశవ పశవో వై పశవ ద్విపాదో ద్విపాద పశవో వై వై ఓద్విపాద్రిపాద్రిపాద పదవ పదవో ద్రిపాద్రిపాద పదవ పదవో ఆదిత్య ప్రాణ ప్రాణ ఆదిత్య ఆదిత్య ప్రాణ ప్రాణ ప్రాణం ప్రాణం ప్రాణ ఆదిత్య ఆదిత్య ప్రాణ ప్రాణం ప్రాణ ప్రాణం ప్రాణం ప్రాణ ప్రాణ ప్రాణమేవైవ ప్రాణం ప్రాణ ప్రాణ ప్రాణమేవ ప్రాణ ఇది ప్రాణః ప్రాణమేవైవ ప్రాణం ప్రాణమేవైనానేనానేవ ప్రాణం ప్రాణమేవైనానో ప్రాణమిది ప్రాణం ఏవైనానేనానేవైవైనానన్వన్వేనానేవైవైనాననో అనోదుదన్వనోత్సృజతి సృజత్యుదన్వనోత్సృజతి సృజతి సృజత్యుదృజతి దక్షిణా సృజతి దక్షిణా తిస్రస్తిస్ర ఇది తిస్రః తిస్రః కృషది కృషది సీతా సీతృషదివృతం ద్రవృతం కృషతి కృషతి త్రివృతమేవ త్రివృతం కృషతి కృషతి త్రివృతమేవృతమేవ్రివృతం త్రివృతమేవ్ఞముఖే త్రివృతమేవ్ఞముఖే యజ్ఞముఖే యజ్ఞముఖ ఏవ్ఞముఖే వియజ్ఞముఖ ఏవ్ఞముఖే యజ్ఞముఖే వియజ్ఞముఖే యజ్ఞముఖే వియాతయతి యాతేతి వియజ్ఞముఖే యజ్ఞముఖే వియాతయతి యజ్ఞముఖే యాతేతి వియాతయత్యోషధీరోషధీర్యాతేతి వియాతయత్యోషధీ ఓషధీరోషధీర్యాతయతి యాతయత్యోషధీర్పవతి బ్రహ్మణావపత్యోషధీరోషధీర్పవతి ప్రతిష్టంతి ప్రతిష్టంత్యనుసీతమనుసీతం ప్రతిష్టంత్యోషధయ ప్రతిష్టంత్యనుసీతం వపతి వపత్యనుసీతం ప్రతిష్టంది ప్రతిష్టంత్యనుసీతం వపతి అనుసీతం వపతి వపత్యనుసీతమనుసీతం వపతి ప్రజాత్యై ప్రజాత్యై వపత్యనుసీతమనుసీతం వపతి ప్రజాత్యై శీతమిత్యనుసీతం ప్రజాత్యై ప్రజాత్యై వపతి వపతి ప్రజాత్యై ద్వాదశసు ద్వాదశసు ప్రజాత్యై వపతి వపతి ప్రజాత్యై ద్వాదశసు అవరుధ్యై దిగ్భ్యో దిగ్భ్యో అవరుధ్యై దిగ్భ్యో లోష్టాన్ లోష్టాన్ దిగ్భ్యోపరుధ్యావరుధ్యై దిగ్భ్యో లోష్టాన్ దిగ్భ్యో లోష్టాన్ లోష్టాన్ దిగ్భ్యో దిగ్భ్యో లోష్టాన్ సగం సల్లోష్టాన్ దిగ్భ్యో దిగ్భ్యో లోష్టాన్ లోష్టాన్ సగం సల్లోష్టాన్ లోష్టాన్ సమస్యత్యస్యతి సల్లోష్టాన్ లోష్టాన్ సమస్యతి దిశాంతి దిశాం దిశామస్యత్యస్యతి దిశామేవైవ దిశామస్యత్యస్యతి దిశామేవ వీర్యం వీర్యమేవైవ వీర్యమవరుధ్యావరుధ్య వీర్యమేవైవ వీర్యమవరుధ్యావరుధ్య దిశాం దిశామవరుధ్యావరుధ్య దిశాం వీర్యే వీర్యే దిశామవరుధ్యావరుధ్య దిశాం వీర్యేద్యవరుధ్యాం వీర్యే వీర్యే దిశాం దిశాం వీర్యే అగ్నిమగ్నిం వీర్యే దిశాం దిశా వీర్యే అగ్నించును తేజును తేజమగ్నించును తేజయ్యంచును తేజమగ్నించును తేజం దిశ్యాద్యం విశ్యాద్యత్ర ద్విశ్యాద్యం విశ్యాద్యత్ర సయత్రస్యాత్స్యాత్స్యాత్స్యాత్స్యై దిశో దిశస్తస్యై స్యాత్స్యాత్స్యై దిశ దిశో లోష్టం లోష్టం దిశో దిశో లోష్టమ లోష్టం దిశో దిశో లోష్టమ లోష్టం లోష్టమాహరేద్ధరేదాహరే దిశమిషగో హరేదాహరే దిశం ూర్జమిషమిషమోర్జమిషమిషమోర్జమహమూర్జమిషమిషమోర్జమహమూర్జమహమిత ఇతోహమహమిత ఏతోహమహమిత ఆదేత ఆదద ఇది దద ఆదద ఇది శమిషమితి తేషమే వై వే శమితి తేషమే ఏవోర్జమోర్జమే వైవోర్జం తస్యైతస్యా ఊర్జమే వైవోర్జం తస్యై ఊర్జమోర్జం తస్యై దిశో దిశస్తస్యా ఊర్జమోర్జం తస్యై దిశ దిశో దిశస్తస్యై తస్యై దిశో వావ దిశో దిశో వరుంధే రంధేవ దిశో దిశో వరుంధే అవరుంధే రుంధే వావరుంధే క్షోధుకః క్షోధుకో రుంధే వావరుంధే క్షోధుకః ఉపమపతిపత్యుపోపవత్యుత్తర వేద్యాముత్తర వేద్యాం వపత్యుపోపవత్యుత్తర వేద్యాం ఉత్తర వేద్యాగుహిత్తర వేద్యాగుహ్యుత్తర వేద్యాగుహ్యగ్నిరగ్నిర్హ్యుత్తర వేద్యాముత్తర వేద్యాగుహ్యగ్ని వేద్యామిత్యుత్తర వేద్య జ్ఞర్హిత్యగ్నిశ్చీజతే చీజతే యజ్ఞపరుష ఇది యజ్ఞ పరుష ఇత్యనంతః ఇత్రీ.